हरि वो हरि वो हरि वो घना घन सुंदरा करुणा रस मंदिरा घना घन सुंदरा करुणा रस मंदिरा अधि पिलुपो मेलु कोलुपो नी पिलुपो मेलु कोलुपो అది మధుర మధుర మధురమౌంకారమౌ పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా ప్రభాత మంగళ పూజ వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజ వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా గిరులు జరులు విరులు తరులు నిరతముని పాద జానమే నిరతముని నామగానమే గిరులు జరులు విరులు తరులు నిరతముని పాద జానమే నిరతముని నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా ఘన ఘన సుందర పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ అవ్వా. हवा हैले सो सो सो दानी जव्वार मलता हैले सो